సరస్వతీ నదీనా సుజర్యతి గిరిభ్రాతముద్రాజస్తేనం దేభువనస్య భూరేర్భృతం పయోదుర్హేనాభూరాజ ృదేనృఢనాథమృఢాభోజిగ్రియాసు సమాజినం మఘవద్భ్యోదాది సాధనే సన్వం మామృజీత ఉదశ్యానస్వతీజుషానోపశ్రవతుభాయజ్ఞే అస్మిన్ నిరగ్యోగర్ణమస్యైరాజాయుజాయుత్తరాసిద్ధ ఇమాయుష్మరాణోభ్యప్రదిస్తోందరస్వతిజుషస్వసర్మృత మేధానాముపస్థేయామరణం అజమూతే సరస్వతివసిష్ఠో ద్వారా ఘతశ్చుభగేవ్యావహ స్వస్తిభిస్తానీనాభజాభక్తిభిస్తోమయ్యర్వధిష్ఠరోదీ ఉభేయతే మహిళా శుభ్రే అంధసీ అధిక్రియంతి భూరవాహ ీవృత్సాతోదరాధో మఘోనా భద్రమిద్భద్రాగ్రేణ భస్తర సత్యకరవాదీ చేతి వాదినీవతి జ్ఞానాజమదగ్నివత్సూ బాణాజమతిష్టవత్ జనీయం తోన్వగ్రవఃపుత్రీయం తస్సుదానవ సరస్వం బ్రహ్మవామహే ఏతే సరస్వూర్మజో మధూమందో ఘతస్తుభవాన్ సరస్వతస్తమం భక్షే ప్రజాయోత్రి ఇంద్రాజయ ప్రసపానాని సంవేగమన్మరాయ ప్రథమం వయశ్చ ఆదేయార్ణే మహేవాం బృహస్పతిం నో మహాసరఘాయ యథా భవేమ మేరుడే అనాఘాజో నో దాతాపరాపదః సముజ్జేక్షమ్రహ్మణస్పతిం గృణీతే ఇంద్రం శ్లోకో మహిళేజస్థిరో బ్రహ్మణో దేవకృతస్థాజాయోనిం తదగుప్రేష్ట బృహస్పతిర్విశ్వరోజో అస్తి కామో రాజశ్రుతేజస్తం దాత్పర్ణం నోమతి వస్త్రో అరిష్టాన్ రాజాక్రందం వ్యజలం బృహస్పతిమనర్వాణం భూమేణ తమ్ సగ్మాదో అరుడాదో అశ్వా బృహస్పతి సహవాహో వహంతి దేవీ దేవీజనిత్రీ బృహస్పతి వృధతుర్మహి బ్రహ్మణే సుతరాధుగాధ్రహ్మణస్పతేర్బ్రహ్మేంద్రాయ వజ్రుణే అకారి అరిష్టం ధిరోతం బలం ధీర్ణ్రమో బ్రహ్మణీ బృహస్పతే యువమింద్రస్తవస్వో దివ్యస్ ధత్రం ప్రయం వీరయేజిూరం పాదస్వస్తిభిస్పదాన అధ్వర్యవరుణం దుఃఖమంత్రం జుహోదన విడవాయక్షిదీనా గౌరాద్వేదీయాపానో విశ్వాయేజాదిశ్రుతరోమితరన్ ప్రతిహారమన్నం దివే దివే పీతిమిదశ్చ లక్ష్మీ ఉదహృదోదమనదానురానభురన్నిం గ్రహప్రస్థిరాన్ పాయిరోమాన్ విజ్ఞానస్వమంగళదేవమాదప్రదేమాతామహిమానామువాచ ేంద్రవత్వోధయామోమన్యమానాంద్రాక్షమాన్ంద్రాయింద్రాభిధ్యాస్తంధ్వజాంసౌత్రభసంజేమ ేంద్రశ్రవోదం రహమాజ్రామిోమోస్ ృహస్పదేవమింద్రస్వోస్వస్తిభిస్ప్రదాన పరోమాత్రన్వామృతమంగస్మవంతి విష్ణోదేవత్వం ప్రారమశ్చే విష్ణోజామానో నాతో దేవమహిన్న పరమంత్రమాత ఉదస్తభ్రామాతృష్టం త్రిభంగం దాదత్తీ ప్రభుభం పృథివ్యాతీ భూతం దూయవసిమనుషేదస్భ్రామోదీ విష్ణవేదే పురం యజ్ఞాయ చక్రసురులోకం జనయం బాహూర్యముదాసమగ్నిం దాదత్తచిద్విడధిప్రస్య మాయాగ్రహర్నరామృతనాజ్యేషు ఇంద్రావిష్ణో బ్రహ్మితాస్తంబరచరణపురోరవదింద్రస్వచిత్తం శరణం భరతిరసహస్రం ీరాతి బృహందోరుక్రమాదవధాబద్ధయంతి సోమం విషధేష్ణోబింబదమిదోజనేష్ంద్ర పఠద్దే విష్ణువాసాగ్రేణో వితన్మే జుగస్తిమిష్టహవ్యం బద్ధం దుత్తృతయోగిరో మే యూజం పాదస్వస్తిభిస్తూమర్ణతోమంతం విశ్వజన్యామ్రాజితామేవోమతిమ్రాహ్యోజధానస్సుభిరస్చూరేరస్వామనపురచంద్రశ్చరాజేవీ భేదేతామిషక్రమే సరచ్చంహిత్వా ప్రణిష్ణోరస్సుతమస్తవీయాేదంశ్చస్థవీరచనామ విచక్రమే పృథివీ మేఘేతాక్షేత్రాయ కర్మణో వేదవశ్యన్ ధ్రువా అీరయోజనాదవృక్షిమాచకార అద్యసేతరాజస్వామి భజనాని విద్వాన్ సంగ్నామి తమ సమతరూజాంశయంతపరాగే విష్ణాపరిచక్షం భోత్వయద్వక్షేష్టో అస్మి ఆత్మదూభేత్యన్యోపస్వీభూత వషత్తే విష్ణవాదాగ్రేణో మితన్మే విభస్వతిష్టభ్యం అర్థం దృష్ణజో మే యూజం పాదస్వస్తిభిస్తాన భద్రం నో అపీ వాతజమనా ప్రవద్యోతిరగ్రాజేతృప్రేమోధ్వమోషీలా సద్యో జాతోరీతి యోవద్ధరమోషీలాంజో అపాంజో విశ్వతో దేవీసే శత్రుధాతోరణం ధర్మాయం శత్రువ్యోతిష్ట్యా అస్మే శరీరుద్వద్భవదిసూత ఉద్వ్యతాపదం తన్వం చక్రజేషపర ప్రతిగృహ్ణాది మాతాదేన పితాబద్ధేన పుత్ర యస్మిన్ విశ్వా నిభువానాని తస్తస్తిస్రోద్యావత్రేధాశత్రువాపాః యోషాగుపతేజనాథోమధ్వస్తోరం చవితోరత్సం ఇదం వద పర్జన్యాయస్వరాజే హృదోస్వందోజోషత్ ేభస్వీనాత్మా జగదస్తృష్టం వాదస్వస్తిస్తాయ్రాయే సమిచ్చదు జోగర్భమోదీనాచర్వర్జన్య పురుషీణా తస్మాదిరాసే హోధూమస్తం ఇలాన్న సంయతం నరగ సంవత్సరం దయానా బ్రాహ్మణా వ్రతకారిణా వాచం పర్జన్యనిందితా ప్రమండూకా అవారిభో దివ్యా ఆపో అభియలే నమాజంద్రజిన్నశుష్కం సరసీలకానం గవామహ నమాజుర్వత్సీనాం మండూకానాం భగ్నులత్రారమేది ేనాసతో అభ్యవర్షే దృశ్యావత ప్రావృష్యాగతాయ అక్షరీకృత్యాద్రో అన్యో అన్యము భవదంతమేది అన్యో అన్యమను గృహ్ణాచేనోగ్రేణమంత్రిభా మండోగోజదభిగృష్ట కనిష్టం కృష్ణ వృందే హరీశేనవాదేమన్యో అన్యస్వాదం సాక్షమాన సర్వంతేషాం సమృదే సమర్భయత్సువాదోపదాధ్యు పురుద్రావాచం సర్వదం బ్రాహ్మణో అరిత్రేణ వేదరో నూర్ణమభిపదంత సంవత్సరస్యమండోగాషీణం బభూవ బ్రాహ్మణాదస్వామినాచమక్రద్రహ్మణ్వంత పరివత్సరీణం ఘర్మిణస్తృష్టిలానాదిర్ధమీతిగపద్వాదశ్చం నరోన ప్రవీణం చేతే సంవత్సరే ప్రావృష్టాగతాయాఘర్మాశ్నువదే విధర్గం గోమాయురదాజమాయురదాత్మస్మీరదాధ్వరీ గవామండ్రూకాదశ్వరామీతాలే ప్రతీరంతాయు ఉపప్లవదమండూకీ వర్షమావదాది మధ్యే హృదశ్చ ప్లవశ్చ విదృశ్య చతురపర ఇంద్రాదోపాతపదంజనమ్యజదమృగనాథమోవృధా పరాణీతమతిగతం ఫలం నృదేషాశీతమత్రిణా ఇంద్రాదోపాతమఘమ్యాఘంతపురుజయస్సువా ే ఘోరచక్షేద్ధత్తమన భాయంకీ వీరే ఇంద్రాదోపదుష్కృతో భవ్యే అందలనారణం భవేతమసి ప్రవిధ్యతం యథానాథ పునరేకస్తనోదయత్తద్వామస్తుమచ్చవా ఇంద్రాదోమాభర్తజాతం దివోపధం పృథివ్యా అగతం తాయతర్హణం ఉత్తక్షతం స్వర్యా అంబర్వాలే ద్రోదేక్షోపావృధానం నిజూర్వద ఇంద్రాదోమాభర్తజాతం దివస్పర్జగ్నిదప్తేభిర్జివమస్మహన్మభిః కపుర్వధేరత్రిగోనివర్షాణే విద్యతం జంతోని స్వరణం ఇంద్రాదో మావీవాంభూతు విశ్వత ఇయమ్ మతి కక్ష్యాజిలాంభోత్రాన్వరిహినోమి మేధదేవా బ్రహ్మాణి ప్రపదీవతం ప్రతిస్మరేషాయద్ధిరేవైర్హరం భృగోరక్షరావత ఇంద్రాదోమాదుకృదేవాదుకం భోజ్యోన కదాచిదభిలాసదిద్రుభాయోమాపాకే నమన సాగరం తమభిజే అమృతేర్వచోభిః పాపజీవకాధినాసంగృధీరాసనం ే పాకసంసం విగరం తలేభైర్యేవా భద్రం దూఢయం దిస్వదాభిః అరాజే పాతాన్ ప్రదా మహావా దధాతు నిర్వేచేరుపస్థే యో దోదసం నిత్రదిలిత్వో అగ్నేయో అశ్వానాం యోగభాంజస్తరూణాం రిపుస్తేనస్తే జగద్భ్రమే దురివీతరస్వస్తులంబా ఆతనాదమిశ్రీధిరీరథో అస్సు విశ్వా ప్రతిగృతాజో నోది పాదిత్రిగస్తనం విజ్ఞానం చేయోర్యత్సత్యం జరీయస్తది సోమోమో విజృం విలక్షత్రియం విధుజాధారయం తమ్ హంతిలక్షోహం జాధ్వరం ముభావింద్రశ్చ ప్రతిదోషయాతే యది భాగమృతే వాసమోఘం వా దేవాప్యూహే అగ్నే కిమస్మభ్యం కాదవేదోషేద్రోఘవాచస్తే నిర్హృతం దంతా అద్యాదీయోహస్వాజస్తూరుహస్ అథాతీరేర్దశర్వ్యూజామోఘం జాతు ధారేత్యాహ యో మాయాఘం జాతు ధారేత్యాహ యో వాధక్షాశుచిరస్మేత్యాహ ఇంద్రస్తంభంతమహరామేన విశ్వస్య జంతోరధమస్తీష్ట ప్రజాజిగాదిఖనకరేవనక్రమద్రుభాదంభాంగుహమానాగ్రాంతరక్షసౌబ్ధైష్టధ్వం మరుతో విక్షుభిచ్చతృభాగరక్షసంభీరక్ష భూత్పదయం ప్రవర్తయో అస్మానమింద్రతోమాజిదం శిశీతేభ్యోపదం నూనం శ్రేయదశనిధ్యా ఇంద్రో జాతు నామ భరతరాసరోహర్మధీయా అభీతూ చక్రపదర్యధాపదం పాత్రే సదలేది రక్షసా కులోకజాతం దృశలోకజాతం జగిష్కజాతముఖలోకజాతం సుపర్ణజాతముతగృధ్యజాతం ఋషదే వక్రమేణ రక్షయింద్రమానోరక్షో అభినజ్జాతు మావదామోచరణుజాతీనా ంభోంతరిక్షం దివ్యాత్మాత్మస్మాన్ ఇంద్రజిమాంద్రంజాదుధానముతశ్రియమాజాదానాదేవాదిదం సుమాదేర్యంతోర్యముత్తరంగిక్షేంద్రస్తోమజాగృతం రక్షాభ్యోపధమస్తమదనిధ్యా విశ్వేశ్వరాజ నమ మాసీరంజద్విషం సదరాజో మారీరంజత ఇంద్రనిసోదారుణంసరాసుదేవోరుక్షాజంసత అభద్రకిరణం రఘవంగాన్నదర్షీసమం విద్వేషానం సంవనోభయంకరం మంభిష్టముపజాదినం యచ్చిద్విత్వాజనాభవంతభూతలే అస్మాకం బ్రహ్మేతమింద్రభూతుదేహాదిష్వాచవర్ధనం విదర్తోర్యంతే మఘవన్విభోర్జో విభోజనా ఉపక్రమస్వ పురుషోపమాభరవాదనమేష్టభూతలే మహేశరత్వామద్రిపరా శుల్కాయ నరసహస్రాజనాయుతాయ వజ్రిఘోరసరాజరామఘ అస్యాంగింద్రాదిమే విదుర్భ్రాదురభుంజనః రాస్మై గాయత్రవత్తరభావాదుర్జఃపూరంధరః ేంద్రీరసీరసీణా అశ్వాదోజేణోరభద్రభ్రేహం నష్టోజమాగరి ఆత్మాదుఃఖాయత్రేవనం ఇంద్రం ధేనం సుదామృధారామణం సంపంకో వాతస్తపన్నినా ృతం పునః మాభో మరిష్యాయిదరణాయివ ్రోణాదోమన్మహి అమన్మహీనాథవో రుద్రాదశ్చరత్రహన్కృతులే మహతాదోరీమహి స్వామేంద్రవిందవ పవిత్రం ధ్రువాంత ఆదవో బంధం గురుగ్రావృధ్యుస్తురాగై ఉపస్థు జర్మో నాం గవ్యావస్త్రే భాసయన్ దయన్వక్షణాధ్యోహతోరోచనాది అజాబద్ధస్వంద్రామమాతృక్రదోగ్రా ఇంద్రాయమలింద్రమం సోమం గోతావరేణ్యం శక్రయేణం దీపయద్విశ్వయాధియాయి ోమశ్రగల్దయాసారాజనంగిరా భూర్ణిం విరంగు చక్రుభ్రయీరాంద్రేణిగ్రేణ్రానం మధచ్చుమ్మేపాదరాజి గురుదేవోమర్తాయేస్సు విశ్వగోర్తాయేంద్రజాహిమత్సేణ ప్రాశ్యుతరం సభీరాగోమేభిరణ ఆత్మా సహస్రమాసంయుక్తారే హిరణ్యే బ్రహ్మయుజోహరయింద్రకేశిరోపహం సోమవీరే ఆత్మారే హిరణ్యజేహరే మయూరేభ్యాతాంధ్రో వివక్షణస్య వీరే పూర్వమాయీవాస్త్రీసంపనాగ్ర అభివృతీ సంవరంతరీమగ్రహ్మోభువాదీరే దివ మమ ప్రవిత్రేవోమాఘోనా ప్రపదీపరమ్యాదిభజాహంభేరుగత పాశుద్రాశ్యం మామహేశ్వరత్వజాభిరణ్యయా జేడ విశ్వాన్యబ్ధస్తుతో భాగాధంగశ్చ స్వనద్రథః అధ్వారో గిరతి సాధభ్యాంగో అగ్నేహస్వై అధోక్రమోదోమృతీవసరసోరతిష్టన్ అన్వస్థూరందే పురస్థాదరస్వూర్వరంభమాణ తస్వీనాభద్రమర్జభోజనం బిభర్షి ఇదంబోరాపిర్ణముదరం అనాభయంద్రిమాదేర్భూతస్తుభ్యోపాదై పరీభూత అస్తో నీషు తమ్ దేవం యథాగోభిస్వాదుమకర్మ శ్రీనంద ఇంద్రత్వాస్మిన్సమాదే ఇంద్రమిత్వమాదేక ఇంద్రస్సుతపాదిశ్వాయుః అంతర్దేవాన్మత్యాహంశం శుక్రో నగురాజీర్ణ్రాజం అవస్మిన్వరే సుభార్ధం గోభిర్జీ మన్యే అస్మిన్ మృగన్నవ్రాగ్రయంతే అభిచ్చరం దిశేభిః త్రయైంద్రస్వోమాసుదాసందుదేవస్య స్వేక్షరే సుతపాప్నాః త్రయక్రోధాసక్రోదంతిశిశ్వస్తం వా అశ్వపూర్ణాః సమానే అధిపార్మన్ క్షీరైర్మజ్జరాదీప్తూరస్ జిమేత ఇంద్రోమాస్తీంద్రా శుక్రా ఆశిరం జాగందే తాం ఆశిరం పురోడాసమింద్రేవం సోమం శ్రేణీ రేవంతం భిత్వా శృణోమి ృత్తుపీకాసో యుద్ధంతే దుర్మదాయాన్నాచరంతే దేవాస్తోదాపదో మగోణోహైవ శ్రుతం జనసలానమో రవిరాజీకేత నగాయత్రం గీయమానం మానా ఇంద్రవీయే మాలబ్ధేపరాదాక్షాసీ భజమత్వాయింద్రయం దస్కరాయ అన్వా ఉక్తేభిర్జరందే మన్యతాపవజ్రిన్నవసో నవిష్టౌ సవేధస్తోమం జిగేత ఇచ్చంతి దేవా సంబంధం న స్వప్నాయ స్పృహయంతి యంతి ప్రమాదమదంద్రాః మోడు ప్రజా హిమాజే భిర్మాభిర్నీత అభ్యా అస్మాన్ మహాన్ ఇవ యువజానిః మోష్వా అర్జ దుర్ఘణా వాన్ సాయంకర దారే అస్మత్ శ్రీరజీ భజామాదా విద్మాహ్యస్య వీరస్య భూరిజావరీం సుమతిం విదాతస్య మనాంసి ఆదోషిం జగన్వామందం నఖావిద్భవతానాద్ యదస్తరం ప్రథమూరే జ్యేష్ఠేనోరేంద్రాయోమం ధీరాజ శక్రాయ భరాభివందర్యాయ యో వేదిష్టా వ్యతిష్వస్వాబంతం జగృభ్యాః భాజం సోదృభ్యో గోమందం అన్యం పంచమిత్సోదారాధావధమద్యాయ సోమం వీరాయ శూరాయ ఆదావ్రతమాఘాదమనారే అస్మద్ ే బ్రహ్మక్షతాయేర్భ్యశ్రుతం నిర్వాణతం స్వాదభస్వో మాయాహి శ్రీతాస్వో మాయాహి శ్రీప్రైంద్రుడే భస్తు భోనాయమచ్చాదమాదం సుతస్తయాస్వావర్ధనం జిమహేరాధసే బృహ్ణాయ ఇంద్రకారిణం విధంతాః ఇదస్తయాస్తే గర్వాహముఖాదశబుద్ధంతాని సత్రాదధిరేవాసి అనాదవృత్తోదయతే హనంతామృతం దక్షిణేంద్ర పురోపూర్వభూత మహాన్ మహీభిశ్వజీభిశ్వాసర్షణ్రియాన్వందీ మఘోనా ఏతీతకాలేంద్రో విశ్వాజోతి శృంగే పాదరావా మఘోనా ప్రభర్తారసం గ్రవ్యంతమపారాచిద్యమవాచి ఇనోమధృతలిగోఢా సమీరా విప్రోహర్వద్భిర్హంతా వృత్రం గ్రభిః శూరాః సత్యో పితా విహంతం యజద్వైరం ప్రియవేధాయింద్రం భద్రాజామనసా యో భూత్ సోమైః సత్యవద్వా రాతస్రావసం సత్తాదింద్రవస్కామం పురుత్మానం కన్వాసో గాతవాజినం యదృతే దిగ్గాద్వదయేభ్యోదాచ్చకాగ్రభ్యశ్రీవాహే అస్మిన్కామనసీయన్ ఇద్ధాభీవంతమద్రివకాన్వమ్మేభ్యాదిభి మేషో భూయన్వర శిక్షా విభిన్నోస్మై దాదరస్రహస్రా ఉదృత్యే పయోధా మాకీర్ణశ్చాయ వామహే శివాదశివామత్సారయంద్రగోమత ఆవిర్ణో బోధితమాద్యో వృధేస్మాబంధుతేజిగా భూజామాదే సుమత భార్యా భయమానస్తమాదే అస్మాన్ చిత్రాభీరవతాదృష్టిరామే ఇమావత్కాపురూపసో గిరో వర్ధం దుజామమ పాపకమం నాశుజోమీరమూలక అయం సహస్రమృతేభిస్సహస్కృతపరముద్రజీవ ప్రదే సత్యస్యో అశ్రమహిమాగ్రేణేశో జిజ్ఞేనో విప్రరాజ్యే ఇంద్రమిదేవతాచయింద్రం ప్రయచ్చధ్వరే ఇంద్రం దభీకే వరిణోహవామహీంద్రం ధనస్య ధారయే ఇంద్రో బ్రహ్మారోదీప ప్రభచ్చవరింద్రసూర్యమరోదయత్ ఇంద్రే హరిభారాయేంద్రే సుభారాధీంద్రవః అభిత్వా పూర్వమీతయింద్రస్తోమేభిరాజవాహీలాగర్భవస్రవస్వరంగుద్రాగ్రంథపూర్ణయం అసేంద్రో బాబుధేవ్యంతభోపదే సుతశ్చవిట్టాని అజ్ఞాతమశ్రమహిమాన మాయవో నష్టువంతి పూర్వతా తద్వాజాం తద్బ్రహ్మ పూర్వజిత్రమేణిమానసేవాీరామృతక్రే సద్భీనాయ ప్రథమం సద్భిస్తోమాయ పూర్వ సద్భీనా అశ్వయ పౌరమాంద్రజాసర సద్భియసాధమం శ్రవగం కృపమింద్రాపస్వన్నరం అన్నవ్యో అదశీనాం పురోగ్రేణీ సమస్యా మహేంద్రమహిమానమింద్రియాం స్వగృహంత ఆనసః కదస్తు వందారితయంత దేవతభిః కో విప్రాహోహతే కదాహవం అఘవన్నింద్రజన్వదః కదస్తు వద ఆగామః ఉదృత్యే మధూమత్తమాగిరస్తోమాదైరతే అత్రాజితో ధరసా అక్షీరోదరోమాజయం దోరసాయివ హనుమ్రాజివ భృగవత్సూర్యాజివ విశ్వమిద్ధీతమానవ ఇంద్రం స్తోమే బ్రహ్మయం త ఆజవ ప్రియమే ధాతో అస్వరం యుక్ష్వాహిరద్రవంతమహరీ ఇంద్రవదావతాః అర్వాధీనామాఘవాన్ సోమాదీతయ ఉగ్ర విశ్వేభిరాగాహి ఇమేహిరే పారవో పాపసద్ధియా మిత్రాతో మేధనాదయే సదపదం నో మఘవన్నింద్రగర్వనో వేణో న శ్రీమధీరవం నిరింద్రృహదీభ్యో వృత్రం ధనుభ్యో అస్ఫుర నిరద్భూత మృగాయ మాలినో నిపర్వత నిరగ్నయో నిరుదో నిస్సోమ ఇంద్రియోరథ నిరంతరిక్షాదమో మహామహింద్రవౌశ్యం మేరుంద్రో మరుతః పాకస్థామారౌదరాణ ిష్టముపేవీవమానం రోహీతం వే పాకస్రావాసురం రక్షయో విబోధనం యస్మా అన్యేతత్రిదురం వహం దివన్ధర సంవయోనదుభ్యం ఆత్మా విదుస్తోజోదాభ్యంజనం పాతస్థావానం భోజం దాతారవద్రవం యజనిం దాతారవాగుధన్యాగ్వాహూయసే నృభిః ఇమా పురోషోతో అచ్చారవేసి ప్రదర్భదుర్వసే యద్వారు మేరుషమేశ్రవకే కృపయుంద్రమాదయసేతుతా అన్వాసస్వా బ్రహ్మభిస్తోమవాహసయుంద్రాయచ్చం జాగహి యథా గౌరో అపాకృతం నిష్టన్నేత్యవేరీణం ఆవిత్రేణ ప్రహితే పూర్వమాగహిరంద్రేసుదాపి మందం దత్తామగమన్నింద్రేందోరాధోయరాజన్వదే ేషక్రేసహో ప్రభంజ మన్యుమోజరా విశ్వేతయుందోజహో నిభృక్షాయుపస్తు మాభే మమాశ్రామిష్మోస్తే విష్ణోక్షమృతమృతమృస్థిజ్ఞాపదే రోషది అశ్వీరీరోపయుద్ధోమాంగిరిందోజాది సభాముపరిశోదర్షన్నమానమాగాహిమి భాగోమం నిమేఘమానో మఘవం దివే జీవోజ్రజివేవా